కృష్ణ యజుర్వేదాంతర్గత 21 యోగ కుండలిని ఉపనిషత్ అధ్యయన పుష్పము 3వ అధ్యాయము బ్రహ్మదేవ పరమశివ సంవాదము. గురువర్యులు, ఓ గౌతమ, ఒక సందర్భంలో బ్రహ్మదేవునికి దేవదేవుడగు పరమశివునికి జరిగిన సంభాషణను సందర్భోచితం కాబట్టి వినండి. సృష్టికర్తయ బ్రహ్మదేవుడు ఖేచరీ సంబంధమైన మేళనమును హ్రీం భం సం షం ఫం సం క్షం ఉచ్చారణ భావనలను రచనచేసి అభ్యాసపూర్వకంగా ఆశ్రయిస్తూ ఒక సందర్భములో జగద్గురువగు శంకర భగవానుని సమీపించి ఇట్లు సంభాషించసాగారు. పద్మజుడు బ్రహ్మదేవుడు, హే జగదీశ్వర పరమేశ్వర శంకర భగవాన్, ఈ దేహములో నిత్యము జరుగుచున్నట్టి సిద్ధయోగులు గమనిస్తున్నట్టి 1 అమావాస్య, 2 పౌర్ణమి, 3 పాడ్యమిల విశేషమేమిటో, వాటి సంజ్ఞలు ఎట్టివో దయతో తత్వార్థసహితంగా వివరించండి. శంకర భగవానుడు, హే సృష్టికర్త బ్రహ్మభగవాన్, లోక కళ్యాణార్థమై మీరు అడిగిన విశేషములను చెప్పుచున్నాను, వినండి. పగలును కాలమునందు, జాగ్రత్తను కాలగతి చమత్కారముగాను, అమావాస్యను పౌర్ణమియందు, ఇహ వ్యవహారమంతా పరాత్మయందు సుస్థరీకరించి వేయాలి. లేకుంటే సంసారము ఈ జీవుని పట్ల కొనసాగుచూనే ఉంటుంది, వేరే త్రోవలేదు. కామము చేత ఈ జీవుడు విషయ ఆకాంక్షి. వన్ హూ ఇజ్ ఇన్ ద డీప్ హాబిట్ ఆఫ్ క్లస్టర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ క్లస్టర్ డిజైర్స్ పొందుచున్నాడు. విషయములు, విషయ ఆకాంక్ష, పరస్పర సంబంధ అనుబంధ బాంధవ్యముల పట్ల అభినివేశములు, అభిప్రాయములు, ఆశ నిరాశ దురాశ పేరాశలు, సంగతి సంఘటనల పట్ల మానసిక వేదనలు, క్షోభలు కలిగి ఉండటము, కోప తాప ఆవేశములు, నమ్మకములు అపనమ్మకములు, ఊహ అపోహలు మొదలైనవి, ఇవన్నీ విషయజాలముగా గమనించబడుచున్నాయి. ఈ జీవుడు అట్టి విషయములు అనే త్రాళ్లతో నిర్మితమైన జాలమునందు చేపవలె చిక్కుకుని ఉంటున్నాడు. విషయాత్ కామమోహిత జగద్దృశ్యమును భావావేశముతో దర్శించుచూ జగదీశ్వర సంకల్ప ప్రమేయములను పూర్తిగా మరిచి ఉండటం. దృష్టాంతము, ఒకడు నాటకంలో ఒక పాత్రను స్వీకరించి నటిస్తూ ఆ పాత్ర యొక్క సుఖదుఃఖ కోపతాపముల నిజమే అన్నట్లుగా తన హృదయమనోబుద్ధులలో పేర్చుకుని ప్రవర్తన బాహ్యమున కూడా ప్రదర్శనను అలవాటు పొందటం తన సహజమగు, నటుడిని కదా అనే రూపమును ఏమరవటము. ఈ కనబడే సంగతి, సందర్భములు జగత్ రచయిత చమత్కారమననది గుర్తులేకపోవటం. ఓ బ్రహ్మదేవ, ఈ 1 విషయ ఆకాంక్షలు, 2 విషయ కామమోహితత్వము ఆనబడే 2 ప్రమాదకరమైన జాడ్యములను జీవుడు వదిలివేస్తూ ఉండాలి. ఇట్లా వదలటం అని అంటారా? నిత్య నిరంజనుడగు పరమాత్మయే ఈ సర్వజీవుల సర్వ బహ్యనంతర్ ప్రదర్శనము చేయుచున్నారు అని భావిస్తూ పరమాత్మయే ఇన్ని రూపములుగా ఉన్నారు అను బుద్ధిని, మననమును పెంపొందించుకోవటమే అందుకు ఉపాయం. నిత్యం నిరంజనం ఉపాశ్రయేత్. సర్వకాల సర్వ అవస్థ సర్వ సందర్భములందు నిత్య నిర్మలుడగు పరమాత్మయే సర్వరూపధారియే లీలా వినోదము ప్రదర్శించుచున్నారు కదా అని గుర్తుగట్టిగా పెట్టుకొని ఉండటము ఇదియే ఉపాయం. ఓ ప్రియ మునేహ పరాకాష్ఠేశ్వర, మునులకు శుభప్రద, సర్వజీవుల సుఖప్రదాత బ్రహ్మభగవాన్, అసలు ఈ జీవుడు తనకు నిజంగా హితము కలిగించుకోదలచాడా? లేక తనకు తానే అపకారము, ఆత్మద్రోహము కలిగించుకోదలచాడా? యది ఇచ్చేత్ ఆత్మనో హితం, తనకు హితము కలగాలి అనే ఇచ్ఛ కలిగి ఉంటే అందుకు ఒక్కటే ఉపాయం, అపరం సంత్యజేత్ సర్వం. పరమాత్మగా దర్శనమునకు వేరైన సర్వ అపర భావనలను మొదలంట్లా వదిలివేసి ఉండటమే మార్గము. పర అపరములను గురు శాస్త్ర అభ్యాసముల సహాయముతో విడదీయు ఉత్తమ దృష్టిని అభ్యాసపూర్వకంగా ఆశ్రయించాలి. బ్రహ్మదేవుడు, జీవులలో అనేకులు నేను ఒక జీవాత్మనే పరమాత్మను వెతుకుచున్నాను అని భావిస్తూ ఉన్నారు. ఇడపింగళ నాడులలో వాయుకుంభక రేచకముల అభ్యాసములతో ప్రాణనుపాన హస్తములను ఉపయోగించి సుషుమ్న నాడిచే మూలధారంలో కునుకులు తీస్తున్న తామరతుడులోని దారము వంటి కుండలిని శక్తిని ఉష్ణస్పర్శచే నిద్రలేవటము. షోడశ పదహారు దళ అనాహత ప్రవేశము చేయించి సహస్ర దళ సహస్రార శివస్థానములో బుద్ధిని మమైక్యము చేయటము అనే యోగవిధి, ఖేచరీ యోగవిధిని, ఇవన్నీ జీవులకు అనేక ప్రయత్నములచే మాత్రమే సిద్ధిస్తాయి కదా. వీటన్నిటికీ యొక్క సారవాక్యములు ప్రవచించండి. జీవాత్మ స్థితిని వదలి పరమపదము సముపార్జించుకునే సులభోపాయం ఏమిటి? జీవునికి మనోబంధనము తొలగేది ఎట్లా? పరమశివుడు, ఓ సృష్టి ప్రజ్ఞానందఘన బ్రహ్మభగవన్, ఈ జీవుడు సదా శివానందస్వరూపుడే, పరమాత్మయే. ఇక క్రొత్తగా పరమపదము ఎప్పటికో పొందాలి అను సుదీర్ఘ వ్యవహారం మాత్రం ఎక్కడిది? లేదు. అయితే మనన రూపముగు మనస్సే అన్ని భ్రమలకు అన్ని ప్రతిబంధములకు కారణము. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అట్టి మనోవ్యాధులకు చికిత్సగా ఒక ఉపాయం సూచిస్తున్నాను, వినండి. శక్తి మధ్యే మనః కృత్వా మనః శక్తేశ్చ మధ్యగం మనసా మన ఆలోక్యతత్ త్యజేత్ పరమం పరం. మనస్సును విషయముల నుండి కించిత్ మరల్చి అద్దానిని కుండలిని శక్తి యందు ప్రతిక్షేపించాలి. శక్తిని తెచ్చి మనస్సు యొక్క మధ్యగా నిలపాలి. అప్పుడు సాక్షిభూత మనస్సుతో చంచల స్వరూప మనస్సును ఆలోకనం చేస్తూ ఉండునుగాక. ఇక ఆపై తత్పరమపదము యొక్క ఆశాసములను కూడా ఈ జీవుడు త్యజించివేయునుగాక. ఈ జగదనుభవమంతా ఏ బిందువులో ఏర్పడినదే ఉంటోందో అట్టి బిందువుకు ఉత్పత్తి కారణము ఏది? మన ఏవహి బిందుశ్చ ఉత్పత్తి స్థితి కారణం. మనస్సే బిందువుకు ఉత్పత్తి స్థితి కారణం కూడా. ఘృతాత్మకమైన నేయి కలిగి ఉన్నదే పాల నుండి ఘృతము నేయి గీ ఉత్పన్నముగుచున్న రీతిగా మనసో ఉత్పద్యతే బిందుహయధాక్షిరం ఘృతాత్మకం. మనస్సు నుండి బిందువు ఉత్పన్నముగుచున్నది. బ్రహ్మదేవుడు ఆత్మ ఈ జీవుని వాస్తవ సహజ స్వరూపము. ఆత్మకు బంధమనే ప్రసక్తే లేదు. అయితే మనస్సుకు బంధము ఉన్నట్లుగా జీవునికి అనుభవమవుతోంది. అట్టి మనస్సుకు కలిగే బంధము తొలగేదెట్లా? శివ భగవానుడు, మనస్సు జీవునికి ఒక ఉపకరణము మాత్రమే. అంతేగాని జీవుడు మనోరూపుడు కాదు. అప్రమేము నిత్యానందము శివానందము నిత్యముక్తము అగు ఆత్మస్వరూపుడే. ఇక ఉపకరణముగు మనస్సు దగ్గరకు వచ్చి చూద్దాం. నచ బంధన మధ్యస్థం తతవై కరణమానసం. దర్పణములో ఇన్ అ మిరర్ ఏ ప్రతిబింబము కనిపించినా దర్పణము ప్రతిబింబము చేత బంధితమవుతుందో? ప్రతిబింబమునకు సంబంధితమవుతుందా? లేదు కదా. అట్లాగే మనస్సు దర్పణము వలె ఒక ఉపకరణము మాత్రమే అయి ఉండగా అట్టి మనస్సు బంధములో చిక్కుకున్నది అనే మాట ఎక్కడిది? చంద్రసూర్యుల మధ్యగా ఇడపింగళ నాడుల మధ్యగా శక్తి కుండలిని ఉన్నంతవరకు ఈ జీవుని పట్ల నేను బద్ధుడను అనే భ్రమ కొనసాగుచూనే ఉంటోంది. ఇడ పింగళ మధ్యగా ఏర్పడినదైన సుషుమ్న నాడిని సంయమనమైన బుద్ధితో ఎరిగి అట్టి సుషుమ్న నాడి యందు కుంభక ప్రాణాయామము సహాయముతో వాయువును నిలిపి ఉంచి బైందవ స్థానము బ్రహ్మరంధ్రము యొక్క క్రింద వైపు మూలస్థానము కొండ నాలుక ప్రదేశము అనబడే బిందుస్థానమును మనస్సుతో ఆక్రమించుకొని ఉండి ముక్కు రంధ్రములను కుంభకముతో నిరోధించాలి. వాయుం బిందుం సమాఖ్యతం సత్వం ప్రకృతిమేవచ. వాయువును బిందువు అని సత్వమును ప్రకృతి అని పిలుస్తున్నారు. బిందువు వాయువు లేక ప్రాణశక్తి. ప్రకృతి లేక సత్వము సర్వేంద్రియ విషయ ప్రపంచము జగత్ అనబడే సందర్భము. బిందు ప్రకృతుల సంప్రదర్శన విశేషములగు మూలాధార పృథ్వీ ధర్మముగుదము స్వాధిష్ఠాన జలధర్మము లింగస్థానము మణిపూరక అగ్నిధర్మమునాభిస్థానము అనాహత వాయుధర్మము హృదయ ప్రదేశము విశుద్ధ ఆకాశధర్మము కంఠ ప్రదేశము ఆజ్నా సూక్ష్మ శరీర ధర్మము మస్తకము అనబడే షట్ ఆరు చక్రముల స్థానములను శక్తిచే వాటిని దాటివేయటము అనబడే యోగ ప్రక్రియను గురుముఖత ఎరిగి అభ్యాసము చేసి క్రమంగా ఆ షట్చక్రాన్ని పరిజ్ఞాత్వా ప్రవిశేతు సుఖమండలే. చివరికి సుఖమండలమగు షోడశదళ మండల బ్రహ్మరంధ్రమును సహస్రదళమండలమగు సహస్రారమును చేరి శివస్వరూపుడై ప్రకాశించుచున్నాడు. త్రైదేద్యుడై త్రయీ మండలములను దాటివేసి తురియుడగు శివాత్ముకుడు అగుచున్నాడు. అనగా ఏమిటో మరికొంత వివరిస్తున్నాన వినండి. ప్రవిశేత్ వాయుం ఆకృష్య వాయువును మనస్సు అనే ఉపకరణముతో ఆకర్షించి షట్ ఆరు చక్రములలో ప్రవేశించాలి. తయవ ఊర్ధ్వ నియోజయేత్ ఆ వాయువును పైకి కపాలము వైపుగా బ్రహ్మరంధ్రమునకు పంపాలి. ఏవం సమభ్యసేత్ వాయుం సబ్రహ్మాండమయో భవేత్. ఈ విధమైన ప్రాణశక్తి ఊర్ధ్వగమనము అను అభ్యాసముచే ఆ యోగి బ్రహ్మాండమయుడు అగుచున్నాడు. అభ్యాసము ఒకటి వాయువు రెండు బిందువు మూడు చక్రము నాలుగు చిత్తము. ఈ నాలుగు కూడా యోగికి అభ్యాస వస్తువులు లేక మార్గములు. ఈ నాలుగు యోగ సాధన ఉపకరణములు అగుచుండగా సమాధిం ఏకేన సమమృతం యాంతి యోగినః. అది సమాధియోగమునకు మార్గమై ఆ యోగి సమస్వరూపుడు. అమృతుడు మార్పుచేర్పులకు విషయమే కాని స్వస్వరూపము సంతరించుకున్నవాడు అగుచున్నాడు. కర్ర మధ్యలో అగ్ని ఉంటుంది కాని ఆ అగ్ని కర్రతో కర్రను ఒరిపిడి చేయకపోతే బయటకు రాదు. కుండలోగల దీపము యొక్క కాంతి కుండ పగిలితేగాని లేక రంధ్రము ఉంటేగాని బయటకు ప్రసరించదు కదా. స్వకాయం ఘటం ఇత్యుక్తం. ఈ శరీరమే ఆ ఘటము కుండ. ఇందులో సర్వదా ప్రకాశమానుడైన పరమాత్మయే ఘటములోని దీపము. తత్వం అను గురుపదేశముచే స్ఫుటీభవేత్. అహం బ్రహ్మాస్మి అను బ్రహ్మజ్ఞానము బహిర్గతమై ఈ లోకములన్నీ తనేందు అంతర్గతం చేసివేసుకోగలదు. ఒకటి గురుపదేశము గురువు సంసార సాగరంలో ప్రయాణిస్తున్న జీవితము అనే పడవను సరి అయిన మార్గంలో నడిపి ఒడ్డుకు జేర్చే కర్ణధారుడు. చుక్కాని పట్టి పడవను నడుపువాడు. ఆయన యొక్క మార్గదర్శకత్వము మార్గాన్వేషికి అవసరము. రెండు స్వకీయ ప్రయత్నము యోగభ్యాసముచే ఈ జీవుడు వాసనలను జయించి భవసాగరము నుండి తరించు ఉపాయములు. నేను భౌతిక దేహమాత్రుడను కాను కేవల చైతన్య ఆత్మానంద స్వరూపుడను అను ఒడ్డుకు చేరటమే దేహజయము. ఈ జీవుడు పరయందు అంకురించి పశ్యంతి యందు జీవాత్మ పరమాత్మల విభాగయోగమనే రెండు ఆకులు చిగురించి మధ్యమయందు మొగ్గ తొడిగి వైఖరి యందు వికసించుచున్నాడు. వాక్కుతో ప్రారంభమై బ్రహ్మతత్వాభ్యాసము క్రమంగా అనుభవము పొడచూపుచుండగా ఆ వాక్కు బ్రహ్మానుభవమునందు విలోమముగా అస్తమిస్తోంది. ఆ వాక్కును కూటస్థుడగు ఆత్మదేవుడే వాక్ ప్రబోధకుడు. ఈ విధంగా సోహంభావమును పునికి పుచ్చుకున్నవానికి జగద్దృశ్యముగాని కర్మవ్యవహారములుగాని అంటజాలవు. సమస్త యోగ సాధనలు సోహం భావనకు అడ్డగుచున్న విభ్రమములు తొలగటానికోసమే. స్వకీయాత్మ నియామకములగు. 1. జాగ్రత్ అనుభవ పురుషుడగు విశ్వుడు. 2. స్వప్నానుభవ పురుషుడగా తేజస్సుడు. 3. సుషుప్తి స్వానుభవ పురుషుడగు ప్రాజ్ఞుడు. 1. ఈ భౌతిక జగత్ రూపపురుషుడగు విరాట్. 2. సృష్టి అభిమాని సృష్టికల్పనా పురుషుడగు హిరణ్య గర్భుడు. 3. సర్వజీవులలో అంతర్ బహిర్స్వరూపుడై విరాజిల్లుచున్న ఈశ్వరుడు. 1. బ్రహ్మాండము. 2. పిండాండము జీవాత్మ. 3. భూభువర్ సువర్ మొదలైన 14 లోకములు. ఈ క్రమక్రమ విశేషములన్నీ కూడా కేవల స్వస్వరూపమగు ఆత్మను సమీపించుచుండగా ది సర్వము ప్రత్యాగాత్మ యొక్క కేవలాత్మ వన్స్ ఓన్ ఆబ్సొల్యూట్ సెల్ఫ్ ఎందు లయించిపోగలవు. ఏకో సత్ ఆదిశేషరూపుడై ఈ జీవుడు శివోహం స్థానస్వానుభవములకు చేర్చున్నాడు. అండం జానాగ్నినా తప్తం లీయతే కారణేహ సహ పరమాత్మని లీనం తత్పరబ్రహ్మైవ జాయతే. ఈ అండాండము ద సేన్స్ ఆఫ్ మాటర్స్టిక్ మాటర్ రిలేటెడ్ అప్పరెన్సెస్ కాస్త ఆత్మజ్ఞానాగ్నిచే సంతప్తమైనప్పుడు ఇద్దానికి సంబంధించిన కార్యకారణ సమూహములన్నీ కట్టుకట్టుకుని పరమాత్మయందు లీనమై ఇక ఇదంతా పరమాత్మకు అభిన్నమై అనుభూతమవగలదు. సర్వభేద భావములు స్థమితపడిపోవుచున్నాయి. అప్పుడు ఏది అఖండ పరమాత్మ అయి శేషించుచున్నదో అది తేజస్సు కాదు, చీకటి కాదు, ఇది ఇట్టిది అని చెప్పబడజాలనిది అనాఖ్యాతము. ఇట్ ఈజ్ అ స్టేట్ అండ్ ఆన్ ఎక్స్ప్రెషన్ విచ్ కానోట్ బి డీటెయిల్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇట్ ఈజ్ హావెవర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై ద ఎక్స్పీరియన్స్డ్. అనభివ్యక్తం అభివ్యక్తమైనట్లుగా కనిపించేదానికి మునుముందే ఉండి ఈ వ్యక్తమయ్యేదంతా దానే అయి ఉండుటచే అనభివ్యక్తము. అటువంటి కేవల సత్మాత్రమే శేషించనదే ఉంటున్నట్టిది. అట్టి కేవల సచ్చిత్ స్వరూప ఆత్మను కలసములో ఉన్న దీపము వలె తనయందు తానే దర్శించి ఉపాసించి తదేవాహం నేను అదియే అహం తదేవ అది నేనే అను వెరుకుతో ఈ విశ్వమును ఆత్మాంతర్గతంగా ధ్యానోపాసన చేయటమే ఆత్మసాక్షాత్కారము. అట్టి ఆత్మకేవలీ ప్రకాశము బటనవ్రేలు ప్రమాణములో పొగలేని జ్యోతి స్వరూపమై కూటస్థమై అవ్యయమై తదితరమైనంత తన యొక్క స్వయం ప్రకాశముగా కలిగినదై సర్వము తన తేజోవిలాసమగుచున్నది. అట్టి స్వస్వరూపాత్మను ధ్యానించెదరుగాక గౌతముడు ఈ జీవుని పట్ల సందర్భముగుచున్న బంధము మోక్షములు ఎట్లా ఎందుకొరకు ఏర్పడుచున్నవగుచున్నాయి. గురువర్యులు విజ్ఞానాత్మ తథా దేహే జాగ్రత్ స్వప్న సుషుప్తితః మాయామోహితః. ఈ జీవుడు స్వతహగా పరమాత్మ స్వరూపుడే, కేవల విజ్ఞానాత్మ స్వరూపుడేనయ్యా. తెలియబడే సర్వమునకు మునుముందే ఉన్నట్టి కేవల ప్రజ్ఞాస్వరూపుడగు పరాత్మయే దృశ్య కల్పన వినోద సంబంధము చేత దేహ సంబంధిత ప్రజ్ఞను ఆశ్రయించి దేహధారి అగుచున్నాడు. స్వీయ కల్పనారూపమే అయి ఉన్న మాయచే మోహితుడై తన మాయ యందు తానే దేహదేహాంతరములు జాగ్రత్ స్వప్న సుషుప్తుల పరంపరలను సుదీర్ఘంగా కొనసాగించనారంభించుచున్నాడు. పశ్చాత్ బహుజన్మాంతరే పునః సత్కర్మ పరిపాకాత్తు స్వవిచారం చికీర్షతి. ఈ విధంగా మోహమాత్రమగు జన్మ పరంపరా వ్యవహారమంతా కొనసాగుచుండగా ఒకనొకప్పుడు సత్కర్మల పరిపక్వత చేత ఇదంతా ఏమిటి, నేను దృశ్యముచే ఎందుకు బద్ధుడనే ఉన్నాను, ఈ దుహక పరంపరల నుండి బయటపడుటకు త్రోవ ఏమైనా ఉన్నదా అనే స్వవిచారణకు పూనుకొనుచున్నాడు. కోహం, నేను అసలు ఎవ్వరు, కథం అయం దోషః సంసారఖ్య ఉపాగతః. ఈ దోషపూరితమైన సంసారమంతా నాకు ఎందుకు వచ్చిపడింది? జాగ్రత్ స్వప్నే వ్యవహరన్ సుషుప్తే క్వ గతః మమ. జాగ్రత్తలోనూ స్వప్నములోనూ వ్యవహరిస్తున్న నేను సుషుప్తిలో ఏ స్థితిగతులను కలిగి ఉన్నాను? ఇటువంటి చింతనాపరుడగుచున్నాడు. స్వభావ విశేషంగా అజ్ఞానమును ఆశ్రయించిన కారణంగా స్వయముగా చిదాభాసుడు. వన్ హూ రిఫ్లెక్ట్స్ ఇన్ హిజ్ ఓన్ అవేర్నెస్ కాన్షియస్నెస్ ఐ. కల్పన మాత్రమగు అనేక విషయ పరంపరలతో పెట్టుకున్న అనుబంధ సంబంధములచే అగ్నిచేత దూదిలాగా దహించబడుచున్నాడు. అజ్ఞానము నశించుచున్నప్పుడు విజ్ఞానము వ్యాపకము కాసాగుచున్నది. క్రమంగా అజ్ఞానము మొదలంట్లా జ్ఞానాగ్నిచే దహించివేయబడుచున్నది. అరే, నేను అజ్ఞానిని అగుటచేత కదా ఈ విధంగా బాహ్య తాపములచే దహించబడుచున్నాను అనునదే జ్ఞానాంకురము. ఆత్మతత్వమును లేక ఆత్మధర్మమును దహరాకాశమున హృదయాకాశమున కలిగి ఉండియే ఈ జీవుడు సహజమగు తన ఆత్మస్వభావమును ఏమరచి దృశ్యమాత్ర పరిమితుడు అగుచున్నాడు. ఆత్మజ్ఞానము వికసించుటచే క్షణంలో అన్యత్వమంతా దహించివేబడుచుండగా ఆ యోగి అనన్యత్వము ఓల్ దిస్ ఈజ్ నీదర్ ఔట్సైడ్ నోర్ డిఫరెంట్ ఫ్రోమ్ వోట్ ఆబ్సల్యూట్లీ ఐ ఆమ్ను ఆశ్రయించుచున్నాడు. అన్యభావన రూపములగు మనోమయ విశేషములను అన్యవస్తుజ్ఞాన పరిమితమగు దృశ్యాభినివేశ జ్ఞానమును క్రమంగా సమ్యక్ భావన ఆత్మజ్ఞాన హస్తములచే నలిపివేయుచున్నాడు. ఇక ఆపై అతి త్వరగా కుండలో వెలుగుచున్న దీపము వలె హృదయమున ఆత్మతేజోరూపుడు అయి జగత్ జ్యోతి స్వయం ప్రకాశమానుడై వెలుగొందుచున్నాడు. ఓ గౌతమముని, ఏ జీవుడైతే గాఢనిద్ర ప్రవేశించుటకు ముందు వరకు తన హృదయాకాశములో సర్వదా సర్వకారణకారణుడై సర్వకారణముల సాక్షి అయి స్వకారణ కారణుడై సర్వకారణరహితుడై యున్న ఆత్మభగవానుని జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కేవల సాక్షియగు నిజస్వస్వరూపునకు అభిన్నమేకదా అని ఎరిగి ఉపాసనాపూర్వకంగా ఆరాధిస్తున్నాడో ఈ దేహమున్నంతవరకు అట్టి ఆరాధనను అనుక్షణికంగా కొనసాగిస్తున్నాడో ఆతడు ధన్యుడు. నిర్వర్తించవలసినది నిర్వర్తించుచున్నవాడు కాబట్టి కూతరుత్యుడు. దేహమున్నంతవరకు అటు తరువాత కూడా ముక్తుడే ఆతడు, జీవన్ముక్తుడే. ఇక కాలానుగతంగా వచ్చిన ఈ జడమగు భౌతిక దేహము కాలమునకు అధీనమైపోవుచుండగా ఆతడు జీవన్ముక్తత్వమును కూడా వదలి గాలి స్పందముల అభిన్నతత్వము వలె అదేహ లేక విదేహ ముక్తత్వము సంతరించుకొనుచున్నాడు. ఇక ఆ యోగి ఆత్మారాముడగుచున్నాడు. అట్టి కేవలి ఆత్మానంద స్థితిని ఏమని వర్ణించగలము? అది శబ్దములతోనూ వాక్యములతోనూ ఇట్టిది అని నిర్వచించలేము. కనుక అశబ్దం స్పర్శకు రూపమునకు రుచికి వాసనకు విషయము కాదు. కనుక అస్పర్శము అరూపము అరసము అగంధము అది కాలబద్ధమైనది కాదు. కాలః కాలము కాలమునకే నియామకము, కాలముచే మార్పు చెందనిది. కనుక అవ్యయము. సర్వము అనిత్యమయుండగా అట్టి స్వస్వరూపాత్మ మాత్రమే నిత్యము సత్యము నిత్యసత్యము. దేహాదులవలె మొదలు చివరి ఆది అంతరములు లేనట్టిది కాబట్టి అనాది. అనంతము సర్వదేహములలోని దేహిగా ఉన్నట్టి మహత్తుకు కూడా పరమై వేరే ఉన్నది. మహతః పరం సర్వదా సదాశివము యథాతథము. కనుక ధ్రువము సర్వము లయించగా కూడా అట్టి కేవల నిత్యసత్యనన్యమగు ఆత్మయే సర్వదా శేషించినదే ఉండటంచేత సర్వశేష్యము. ఆదిశేష్యము సర్వ విషయములకు అధిగమించివేసినది కాబట్టి నిరామయము అన్ని యోగజ్ఞాన భక్తి మార్గముల ముఖ్యోద్దేశ్యము ఆర్టి స్వస్వరూపాత్ముపాసన యొక్క అనునిత్యత్వమే. ఇది యోగకుండలిని ఉపనిషత్. ఓం శాంతిః శాంతిః శాంతిః.